పావురమా అయ్యో పాపం వంటి అది నేరమా అతి బలకింత పంతమా ఓ పలకలు వారి సొంతమా బుజ్జి పావురమా అతి బలు అంత సులభమా మాటే వినకుంటే బయటే పడుకుంటే మంచే పడునంత మంచే చెబుతుంటా అమ్మో మగవారు అన్నిట తగువారు హత్తే నరికేరు చాలిక ఆచూరు కోపం తీరాలంట పాపం తగ్గాలంట మంచి మర్యాదే ఉపచారమా బుజ్జి పావురమా పది పది పది నటకారమా అతి బలకింత పంతమా మలకలు వారి సొంతమా చెయ్యగరమ్మంట వియాల పందిట్లో కయ్యం తగదంట ఢిల్లీ తెచ్చాలి చల్లవు కొమ్మంట అల్లరి చాలిస్తే వెళ్ళి వెళ్ళెలంట ఎండగా మారిందంట గని తగువంతైజమా ఉల్లి పావురమా అయ్యో పాపం అంటే అది నేరమా అతివల కింద పంతమా పలకలు వారి సొంతమా బుజ్జి పావురమా బుల్లి పావురమా బుజ్జి పావురమా.